అయముత్పాదస్పదే రథన్నమాయాధాతయే ధియే పూర్ణయుద్మహి అధియోనర్యం వసూ వీరం ప్రజాదక్షిణం వామం గృహతాజిన్నయ అజిత్సందంచిదాగృణే పూరందానాయ చోదయ పనేశ్చిద్వింద్రదామనాః విపదో వాజసాతయేజు నిహిలివృధోజై సాధం తాముగ్రనోధియాః పరిగ్రంథిపణీనామారాజా హృదయా కవే అథేమస్మభ్యం రంధయ విపూషన్నారాజాదుదపనేరిచ్ఛృదుప్రియం అథేమస్మభ్యం రంధయ ఆవీకగిరాగేరుపణీనాం హృదయా కవే అథేమస్మభ్యం రంధయ యాం పూరన్ బ్రహ్మజోదనీమారాం విభర్ష్యాగ్రణే తయాదమస్య హృదయమారీఖగిరాగ్రేణో జాతే అష్టాగోపసాఘ్రేణే పశుసాధనీ తస్యాస్తే సుమ్నమీమహే ఉదనో ఘోషణం ధియమశ్వసాం వాజసాముత నృవత్క్రేణుభితయే సంపూర్ణం విదురాలయో అంజసానుసాసతి యయే వేదమిది బ్రవత్ సమూపూష్ణాగమే మహియో గృహాభిలాసతి ఇవయే వేది చ బ్రవత్ ఊష్ణశక్రం నరిష్యతి న కోశోపపద్యతే నో అస్య వ్యథతే పవిః యో అస్మై హవిషాభిధన్నతం పూషాభిమృష్యతే రథమో విందతే పశు పూషాగా అన్వేదున పూషా రక్షత్పర్వతః పూషావాజం సమోదునః పూషన్నను ప్రగాయీ యజమానాజ సున్వతః అస్మాకం స్తుమతాముత మాగిన్నే సమ్మాగీమృషం మాగీందే అతారిష్టాభిరాగహి శృణ్వంతం పూషణం భయమిర్యమష్టవేదసం ఈశానం రాజయీమహే పూషంతమ వ్రతే భయం నరిష్యే మగదాజన సోదారస్తజిహస్మాసి పరీపూషా పరస్తాద్ధస్థం దాదు దక్షిణం పునన్నో నష్టమాజతు ఏ హివాంబీమృతో న పాదాఘ్రీణే సంసచావహై రథీర్హృదస్య నోభవ రథీనమంకపద్దినమీరాధసో మహః రాజస్ సఖాయమీమహే రాజోజాస్యాఘ్రణే వసో రాశిరాజాస్వ ధీవతో ధీవతః సఖా పూషణన్వాచాస్వముపస్థో రామపాదినం స్వసుర్యోగారగుచ్చతే మాతుర్దిధిమబ్రవం స్వసుర్జారశ్రేణోదునః భ్రాతేంద్రస్ సఖా మమ ఆలాద పూషణం రథే శృంభాస్తేజశ్రియం దేవం వారంతు విభ్రాత ఏనమాదిదేంభాది పూషణం నేన దేవ ఆదిదే ఉదఘాసరచితమసఖ్యాతర్యుగా ఇంద్రో రత్రాణి జిఘ్రణే ఉదాహపరుషేక విదూరస్థక్రం హిరణ్యయం నైరయ్యవరుష్ట్రమందు తత్సు నామన్న సాధయ ఇమం చ నో గవేషణం సాధయే శీషో గణం ఆరాత్పూర్ణం నశ్రుత ఆలే స్వస్తినీమ ఆలే అఘాముపాదం అర్జాదాదయే స్వస్థర్వదాదయే ఇంద్రానుభూషణాభయం దక్ష్యాయ స్వస్తయే ఉభే మవాజాదయే సోమ మన్య ఉపాదవేదంబోసుదం కరంభమన్యయిచ్ఛతి అజ అన్యస్య బంధయో హరి అన్యస్య సంభృతా తాధ్యాం రత్నాని విఘ్నతే యదింద్రో అనయద్రికో మహీరవో గృహం తమః తత్ర పూర్ణభవత్సజా తాం పూష్ణస్సు మదిం వయం రక్షస్య ప్రభయామీహ ఇంద్రస్య చారభామహే ఉత్పూరణం యువామహే దీపోమిగతారథి మహ్యాదింద్రం స్వస్తయే శుక్రం దే అన్యద్య జలం దే అన్యద్విరూపే అహనీద్యౌలీమాది విశ్వాహి మాయాశిస్వధావో భద్రాదే పూరం నిగధాతిరస్తు అజాస్వః పశుమావాజపశ్చోధియం జీర్ణో భువనే విశ్వే అర్తీతః అష్టాం పూషాసి చిరాముద్దరీ వృజః సంరక్షా నో భువనా దేవయీయతే యాస్తే పూర్ణన్నావో అంతః సముద్రే హిరణ్యైరంతరిక్షేయరంతి ఆభిర్యాసిదూత్యాం సూర్యస్య కామేన కృతశ్రవరిచ్ఛమానః పూషా సుగంధర్జివ ఆపృథివ్యా జిహస్పతిర్మఘమాదస్మవచ్చాం దేవాసో అదధుః సూర్యాయై కామేన కృతం తపసం స్వంతం ప్రణువోచాసుదేహృవాం వీర్యా పితరో దేవ్రవీంద్రాజీవాసోజివాలింద్రాష్టా సమానో వాం జలితా భ్రాతరాజివం జగామిమాశ్వాసీవే ఇంద్రాగ్ని అవధేవ్రిణా వయమ్ దేవా వామహే ఇంద్రాగ్నిదేవృతృధా జోడపాకం వదన పజ్రహోషిణానదేవాదన ఇంద్రాగ్నిో అశ వాం దేవక్తేతది విషూచో అశ్వాంజీయేక సమాన ఆరతే ఇంద్రాగ్నిపాదిశయూర్వాగాద్వదీభ్యిత్రీశిలోపరాక్రమే ఇంద్రాగ్నిరోధన్వాలి బాహ్వో మాలో అస్మిన్మాధనే పరావర్తం గవిష్ఠు ఇంద్రాగ్నిరవంది మాఘాయోరాజన అపద్వేషాం సాకృతంజియుతం సూర్యాదధి ఇంద్రాగ్నియుగోరూ నిర్జాలిపాక్షీవా ఆనజిర ప్రయచ్చతం వయం విశ్వాయుపోరతం ఇంద్రాగ్నిముక్తవాహాస్తోభిర్హవనసుగా విశ్వాభిర్గేర్భిరాగతమస్య సోమస్య దీతలే స్నథద్రద్రముదనో దివాజమింద్రాజో అగ్నిహూరీత పర్యాత్ ఇరజ్యంతావ్యూరే సహస్తమాసరాజయంత తాయోదిష్టమీరాయింద్రలోనమస్వృతో అగ్నపూరా దిశస్వృత ఇంద్రజిత్ర అవోగా అగ్నేయువజే నియుత్వా ఆవృత్రైరింద్రయాతనమోరగ్నే అర్వాక్ శివం రాజోభిరగవేభిరింద్రాగ్నే అస్మే భవతముత్తమేభి రాహూ వేలియోలిగం పద్మే విశ్వం పురాకృతం ఇంద్రాగ్నిమర్ధత ఉగ్రవీ ఘనినామృత ఇంద్రాగ్నిహ వామహే తానో మృళాతీదృహే హతో వృత్రణ్యా హతో దాసా నిసత్ప్రతి హతో విశ్వాపద్విషా ఇంద్రాదివాణే స్తోమానుష ఇతరం శంభువాసురం భావం సంతి పురస్పృహో నియుతో దారుణే ఇంద్రాగ్నేతాభిరాగతం తాభిరాగచ్చేదం సదానం సుఖం ఇంద్రాగ్నిశోమీరే తమీరేష్ అర్జిధావనాశ్వాపరిష్వే కృష్ణ కృణోతి జిహ్వయా జిద్ధ ఆదివాగది సుమ్నమింద్రశ్చమర్త్య జుమ్నాయ సుతరా తానోవాజవతీరిష ఆసూన్పి ప్రథమర్వద ఇంద్రమగ్ని చోఢవే ఉభావీంద్రాగ్నీయా ఉభారాధన సహమాధయ్యై ఉభాగచ్చరం సఖాయౌ దేవౌ దక్షాయ శంభువేంద్రాగ్నీతామహే ఇంద్రాగ్నిసంభవంజమానస్ వీతం హవ్యాన్యాగతం విపాతం సౌమ్యం మధు ఇయమాద్రభతమేణ్యుతం దివో దాసం మధ్యస్వాయ దాదృషే వ్యాసస్వందమాచకాదాపదం పనిందాతే దాత్రాణీతాసరస్వతి ఇయం దృష్ణేభిర్భిజకాయీవాత్సానో గిరీనాభిషేభిర్మిభి పారాపద్ధీమవాదేషు వృత్తిభిః సరస్వతీమా వివాదేవధీతిభి సరస్వతిదేవరిధోరిబర్హయ ప్రజాం విశ్వస్య వృషాయస్య మాయినా ఉదక్షిణిభ్యో నైరవింద్రో విషమేభ్యో అశ్రవో వాజీవతి ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజీవతి ీనామిత్యాదు యస్వాజే సరస్వత్యుపబ్రూతే ధనే హితే ఇంద్రమృత్రూర్యే సందే విసరస్వత్యభావాజేషు వాదిని సదా పూర్వ నని ఉదశ్యానసరస్వతీ హోరాహిరణ్యవర్తని వృత్రీవృష్టి యశానందోహ్రూదస్తేవస్తురందమస్తూరే సా నో విశ్వాదిద్విషస్వృతరణ్యాతీ అదన్నహే సూర్య ఉదన ప్రియా ప్రియాసు సప్తస్వసాదుష్టా సరస్వతీ సోమ్యా భూర్ ఆపృషీవాక్షీవాలో అంతరిక్షం సరస్వతీ నిరస్పాదు త్రిషసా సప్తసాదు పంచజాతవర్ధయంతి వాజే వాజే హవ్యాభూత్ ప్రజాహిమ్నామీనాద్యుమ్నేరణ్యా అపధామవస్తమా ృతోపస్తుజుషా సరస్వతీ సరస్వత్యోమాపస్పరీపయమానాధుషస్క్షేత్రణ్యనాగన్నా భద్రన్నో అపిదయనా అంతర్జునోరాంసి తాయమాశుచిభిశ్చక్రమాణాదశ భానుజోరాంసి కామిమానాపోధన్వాన్యీయా ఆచర్యరద్రముగ్రేష్టాధియాగోహస్వరస్వై మనోజవేభిరై సయద్ధైవ్యాలుమద్గస్యోచరామానోపాభూషోజీలానసప్తి శుభం రక్షమిధమోజం వహన్హోదాయక్షత్రోహ్యువాల్గోధస్వూషాకాదమాత్రీవాసే స్తుభతే సంభావిష్టాపగోపదుర్గణతే చిత్రరాజీ తాహృత్యం విధిరధ్య ముద్రాగ్రస్సూనుమోహసూరయోభి అదేభిర్యోజనేభిర్భుజంగిర్వర్ణోమిక్షాయామద్రిం శృతం హరం మృగణాధిమత్యా ేవిత్రిమానాభూరణ్యోద్రోదీ గంభీరాజరక్షాదేహేతిమశ్చద్రోహాయశ్రీఫలదానవాయ అనంతరైస్తక్రైస్తనాయాజవద్రజ్యమతాయాగం బృహతారతేన సనత్యేనత్యయా సామర్థ్యస్య వర్షతామపి శీర్షావృత్తం ఆపరమాభిరుతమధ్యమాభిర్నియుద్ధిర్యాదమహాభిర్వాగ్ గృహస్య చిద్గోమాతో వివ్రజస్య సురోవర్తం గృహతే చిత్రరాజీ వా అస్యాల్గోరాజ్యోమో విధన్నమస్వ ఆయో అర్వాంగ్రేష్టాశో అశ్వన్మన్ అలం మేఘనంద్రిపాధోరిడోలయత్పదోనాస్తు దుర్యాలిమందోబరీ మందస్తాయమం ఉత్తానస్తోర్వాద్రయాంజన్ ఊర్ధ్వమగ్నిరధ్వరేష్వస్తాత్రరాజిలేదిని ప్రహోరాగోత్తమనాపురాణో యుక్తయో నా సత్యాహవీమన్ అధిశ్రేదు విరాజోజ్యస్య రథం తస్థౌ పురుభుజా సరోజిం ప్రమాజాధర్మాజినా భూతవత్నరాజ్ఞానాం యువాం శ్రేషద్దర్శరాభిరాభిస్సుదే వృత్తిమో సూర్యాంబయోపుషే లోపత్తన్నక్షద్వాణీ సుష్ఠూతాధిజ్ఞావాం ఆంబయోశ్వాసోమహిష్టా అభిప్రయో నాదత్యా వహంతు ప్రభామ్రసో మనోజవాదీవ ప్రక్షయిషో అనుపూర్వీ పురుషాంభుజాం ధైర్యమ్రామాధ్యేషిశ్చరేవామనోరాజిమగ్మన్ ఉతమరుద్రే పురాజస్ రజ్జీరు మేలే పక్వా చాందోరాధిగణిస్మద్దిష్టేందో అభిరాచరిష్వాన్ సంవాసరాశ్రాస్వాంబులుపంథాయేదాక్షాంబురు ఆవాం సుమ్మే వలీమన్ సూరిభిష్యాం ఉదుశ్రియోజమానా అస్థూలవాంగోర్మయోసంత కృణోజిష్ణాసుపథాసుగాన్యభూధువస్వీలక్ష్మీనామోనీ భద్రాదక్షుర్భియా విభాస్యుక్శోర్భనభోజామన్ ఆవిర్వక్ష పురుషే శుంభమానోషోరోచమానామోభి వహంతి శ్రీమరుణోరుసంతోగాసుభరాముర్భియా ప్రధానా అపేదతే శూరో అస్తే వశత్రోన్బాధతే నమో అధిరో నమోఢా సుగోదతే సుపథా పర్వాదేష్వభాతే అవస్తరతిష్వభానో సానావాహ పృథివ్యామంద్రిష్వేలయం దీవోదుహితరిహయధ్యై సావాహజోక్షభిరాహోరోవరం వరాధిజోషమను త్వం దీవోదుహితర్యాహ దేవీ పూర్వభూతౌ మంగనాదర్శాభూః ఉత్తేవయ్చిద్వదేరాపత్తన్నరస్తేపీతు భాగోభ్యోష్టౌ ఆదరేవాహతి భూరి పామోషో దేవి దాసుమత్యాయ ఏషాశ్యానోజుహితీమానోషీరీగ యా భానురాజుదారామ్యాస్వజ్ఞాజిరస్తమసూన్ ఇద్యాయురరుణయద్భిరశ్వైశ్చిత్రం భాంజుషసంద్రరథా అగ్రం యజ్ఞర్విహతోరయర్విధావాధంతేతమూర్ణ్యాయోవాజమిణమోర్జంహన్ేర్మిదాజుషుషసోమత్యాయ మహోనీర్వీరమత్పత్యమానాహోధాత నమస్తీరా వీరాయ రాజురాజురాజరాజేయేవ్రాయ భావంగీరీ యా అర్కేన విదుర్బ్రహ్మణాచామభవద్ ఉత్సాదీవోజుహిర ప్రధానో భరద్వాజాతిహేమోని సువీరంగేరుగాయమధీదేహిశ్రవోన వపుర్ణదక్షీకిస్తుతమానం నామధేనుపత్యమానం మర్తే శ్వాన్యోహలే దీవాయ సర్వక్షుక్రం దుర్దుహేరుధా ఏ అగ్నయోనసోసు జన్నిఘానాద్రిల్యర్మరుతో వా బృహంత అరే నమో హిరణ్యరాజేగాం సాగం బృంహై పౌంసేభిభూవన్ రుద్రసేభిరసంది పుత్రాయాంశ్చోనదాభిర్భరధ్యై విదేహి మాతా భవ మహిరాజేర్భిస్మి శుద్ధే అంతఃసంతో వజ్రాణి పురాణా నిర్యద్ుఃఖేషు నయో నయో నమను సృజాదండ ముక్షమానా భక్షోనయేరుదోహదే చిగజా నామ ధృష్ణుమారుతం దధానా నయే సౌరాయాసో మన్హానో చిత్సుదానురవయాసదుగ్రాన్ తయదుగ్రాశ్వదా ధృష్ణురే నా ఉభయోజంతరోదసి సుమేకే అధస్మై సురోదీష్సో చిరామవత్సుతస్థౌ నోకా అనేనో వో మరుతో జామో అస్మనస్వచ్చేద్యమయకరీ అనబలో అనభీరూరజస్తోర్విరోదసీ శివరుయమవధవాజాకే భాగోతన జేయమప్సు వ్రజం ధర్తాపాజో ప్రచైత్రమాగ్రే నే దురాజమారుదాయ స్వదావసే భరధ్వం ఏషాసిహం తే అగ్నే పృషిమేభ్యీమంతో అధ్వరస్ేవ్యుత్రేణుచ్చవసో జుక్మో అర్చత్రోధున యోన వీరాభ్రాజన్మానో మరుతో అధృష్టా తమ్ వృధం తమ్ మారు తమ్ రాజదృష్టిం వృద్ధస్య సూనం హమదావీవాదే దివశ్రద్ధాయోమనీషాయోనాప ఉగ్ర అస్పృధన్ విశ్వే రామస్తాజేర్భిర్మిత్రవరుణావృద్ధి సంయారశ్మేవర్జమిష్టాద్వాజనా బాహుభిస్తం మద్వాం ప్రస్త్రీణీతే మనీషోపప్రియాణిరచ్చంతం నో మిత్రవరుణావృష్టం ఛద్రిర్యద్వాం సుదాను ఆయాదం మిత్రవరుణాసు సత్యుపప్రియాణమూయమానా సంజాపప్నస్థో అపదే భజనాశ్రుధీయతస్థిత్యదశోమహిత్వా అశ్వానయా వాజినా భూతబంధూరుదాయద్గర్భమతి నిర్భరధ్యై ప్రజామహి మహాంతాజాయమానా ఘోరామర్తాయ రిపవేదిగీషః విశ్వేద్వామంహనామందమానా శరణం దేవాసో అదదుస్వోరా పరియద్భూతో రోదీచి దుర్వీరం నిశ్వసో అదబ్ధాసో అమూరా తాహిక్షత్రం ధారయే అనుద్యోగ్రంహేతేపమాదీవద్యో దృఢో నక్షత్రబుల విశ్వయే భూమిమాతాంద్యాలో విగ్రంథైరీషే జఠరణం ప్రణధ్యా ఆయత్సద్భృదయ ప్రణంది నమిష్యందే యువసయో వాతయో విశ్వజిన్వాభరం తాజిహ్వజాతేదం సుమేధా ఆయద్వాం సద్యో ఆరతిర్హృదే భూత్ తద్వాం మహిత్వం వీరాన్నావస్తు వివందాజుడే విజయిష్టమం ప్రయద్వాం మిత్రవరుణా స్ఫూర్ధన్ ప్రియాధారీకాభినంది అయజ్ఞతో అభ్యోదపుత్రియద్వాదం కీర్తాసో భరం తే సంసంతికేచిన్నిమనా ఆద్వాంభ్రవాదేభిర్యతోమహిత్వా అవోరిచ్ఛావాం ఛద్దిడో అభిష్టౌ యువోర్మిత్రావరుణావస్కృధోజు అనుయద్గావస్ఫురానృజిత్యం ధృష్టం యత్రణే మృగాణం యుణజన్ సృష్టివాం యజ్ఞ ఉద్యాదస్సజోరామనుష్టద్ధృక్తవర్యోజయధ్యై ఆజయింద్రావరుణాభిరే అద్యమహేదుంగాయ మహావర్తత్ తాహి శ్రేష్ఠ దేవదాసూరాక్షాహి భూతం మఘో నామ్ గిష్టాది విదృష్ణాదితేనాత్రురాసర్వాసేనా తాగ్రీణీ నమస్తే సూరై సుమ్మేరుణా వజ్రేణ్యసాహంతి వృత్రం జగత్యన్యో వృజనే విప్రాహ నాస్తయన్నరస్తవా వృధం దరిశ్వే దేవాసో నరాం స్వగూర్తాః ప్రైభ్య ఇంద్రావరుణామహిత్వాద్యౌశ్చ పృథివీభూతభూర్మి సయత్సుదానస్వాం కృతామేంద్రాయో వాం వర్ణదాస జిత్మన్ ఇషాదద్భిడస్తేద్దా స్వాన్మం భద్రయింద్రయివరశయనాన్ యువంతశ్వరాజదేవాలయం ధోవసుమంతం పురుక్షం అస్మేదయింద్రావరుణాపతిష్యాత్మయో భనక్తి వనుడామతస్తీ ఉదర శుద్ధాత్రో దేవగోపాసూరిభ్య ఇంద్రావరుణాదిష్యాత్ ఏకాం సుష్మః ప్రదానాదు సార్వాన్ సద్యోద్యుమ్నాదిరదేతూరి నూనా ఇంద్రావరుణాగృణానాభృతం రయం సౌశ్రవదాయ దేవా ఇత్తగృణంతో మహిళ శతర్ధోపోన నావాదూరిగాతారేమ ప్రధమ్రాజే బృహదే మన్మన ప్రియమచ్చేవాయమనూనాయ సయ ఉర్వీమయ వ్రతక్రద్వాచోజి ఇంద్రావరుణాసుమం సుతం సోమం పిపథం మద్యం ధృతవ్రత యుగో అధ్వరం దేవీతలే ప్రజస్వరముపాయాది గీతలే ఇంద్రావరుణ మధుమత్తమశ్చరక్షణాభిషేధ ఇదం భావంతః పరీవిక్తమస్మే ఆదద్యాస్మిన్ పరిగిరీమాదలేథ సంభాం కర్మణాదవిరాహీ నోమీంద్రా విష్ణోరస్పాదే అస్యేషాం యజ్ఞం ద్రవీణం దత్తమరిష్టైర్న పరిపారయంతా విశ్వాధామదీనామింద్రా విష్ణో కరదా సోమధానా స్వస్యమానాబంధు ప్రస్తోమాసో గీయమానాసో అర్కై ఇంద్రామదపదీమదానామాతోమంజాతం ద్రవీజోదధా సంవామంజన్వస్తిభిర్మదీనాం సమం స్తోమాస స్వస్యమానాస ముక్తై ఆవామశ్వాసో అభిమాదిషా ఇంద్రా విష్ణోదమాదో వహంతు దుషేధాం నిస్వాహవనామదీనాముపద్బ్రహ్మాణి శృణుతం గిరో మే ఇంద్రా విష్ణో తత్ప్రాణయాయ్యం వాం సోమస్య మదా గురుచక్రమాశే అగ్రేణుతమంతరిక్షం వదీయో ప్రాసతం దీవతే నోరజాంసి ఇంద్రా విష్ణో అభిజావాద్రానాద్రానామసారాతహవ్యా ఘృతాదుతేత్రవేణం ధత్తమస్తేత ముద్రస్థ కలదః సోమధానాః ఇంద్రా విష్ణో పిబతం మధ్వో అస్య సోమస్య దస్రాజరం నృణేధాం ఆవామంధాం శ్రీమదిరాణ్యగ్మన్నుపబ్రహ్మాని శృణుతం హమం మే ఉవాయజ్ఞధుర్న పరాజయే తేన పరాజిజ్ఞేకదర్శనయో ఇంద్రస్య విష్ణో యతమ స్పృధేధాం దేధాసహస్రం విగదైరేధాం కృతవాదీభానామభిశ్రయోర్వీక్షేమదుదుఘేదుభేదృథివీ వరుణస్య ధర్మనావిష్కాభిజే అజరే భూరిరేదత అధశ్చంతి భూరిధారే పయస్వతీ ఘతం దూహాజే సుకృతే శుచివ్రతే రాజంతీ అస్య భువనస్య రోదసీ అస్మేరేదశ్చితం జన్మనుర్భితం యో వాజలే క్రమణాయ రోదసీ మత్తో దాసాధిషణే దాధరి ప్రజాభిర్జాయతే ధర్మణస్తలీయోక్తూపాణి సంవ్రత ఘృతే లజ్జా వా పృథివీ అభిలేదశ్రియాఘృతమృజాఘృతమృధ ఉర్వీ పృథ్వీవో ద్రువూర్యే పురోహితేయుష్ణవిష్టయే మధులోజ్జా వా పృథివీమీమిక్షతా మధుస్తుతా మధుదుఘే మధువ్రతే యజ్ఞంద్రవీణం దేవతామహిశ్రభోవాజమస్మేర్వీర్య ఊర్జన్నోర్జౌశ్చ పృథివీ చిన్నతా పితా మాతా విశ్వమిలా సుసంభ్రత స సంరే రోదసి విశ్వసం భువాజం వయమస్మే సమిన్వరాజేవీరణ్యయా బాహూ ఆయం సరాజ సుప్రదు ృతేన పాళీ అభిపృష్ణే మహో యువాదక్షోదశ సోభిధర్మణి దేవస్ భయం స విదుస్సవీమనిశ్రేష్టే శ్యామవసూరస్తావనే యో విశ్వోయస్తృష్పదో నివేదేభూమాన అదబ్ధే సవిద పాయుభేషం శివేహీరీ పాయి నోగయం హిరణ్యజిహ్వస్సు విదాజనవ్యాధేరక్షామాగిర్నో అగదం సయీషర ఉదృష్టదేవస్య విదాదమూనా హిరణ్యపాలి ప్రతిదోషమస్థాన్ అజోహనర్యజనో మంద్రజిహ్వాదాజుడే సుగతి భూరి వామం ఉదూ అయా ఉపవత్తేవ బాహూరణ్యయా సవితా సుప్రతీకా దివోరోహాంశ్యర్హపృథివ్యా అరీరమత్పదయత్పత్తిలభ్వం వామమద్య సవితర్వామముశ్వో దివేదేవే వామమస్మభ్యం సావీ వామ సహిక్షయస్య దేవభూరే రయాధియామామభాజశ్యామ ఇంద్రాలో మామనిషద్వామయత్నం యువం మహాని ప్రథమానీయప్రభు యువం సూర్యం విదదతు యువం స్వా అర్విస్వాతమాం జహతం నిదశ్చ ఇంద్రాలో మామాపజ సముషా సముత్సూర్యం నయసో జ్యోతిరాధ ఉపద్యాం స్తంభదుస్తంభేనా ప్రదతం పృథివీ మాతరం వి ఇంద్రాజో మామ పరిక్షాను వాంజౌరమన్యతార్ణాం శైలయతం నదీనామాద్రావ ప్రసూని ఇంద్రాజో మామపమాస్వందర్నిగవామిద్దర్భక్షణాదు జగృభసుర వినద్ధమాసురుదిత్రు జగదీష్ ఇంద్రాజోమా యువమంగతరుద్రమపత్యసాచం సృత్యం రథే యువం జన్నర్యం జర్ఢనిభ్యస్తం ప్రదారాముద్రా యో అద్రిభిత్రమజాృదాృహస్పతిరాంగిరసో హవిష్మాన్ విపర్హద్వా ప్రాగన్మహారోదీవృఢభోరవీతి జనాయజీవ తపు లోకం బృహస్పతిర్దేవూత చకార ఘన్వృద్ధాపురోదరీ దివ్యగన్ఛత్రోన్ ప్రత్యుదాహన్ బృహస్పతి సమదయద్వసూని మహోరజాన్ గోమతో దేవదేవ అపస్థిరాసన్ స్వా అరప్రదీతో బృహస్పతిమిత్రవర్గై సోమారుద్రాధారయే సామ సూర్యా అంబ్రామిష్టయోరామశ్నువంతు దమే దమే దత్తరత్నాదధానో భూతం జీవలే సంచరుష్పదే సోమారుద్రాగృహదం విషు చీనుమీవాజానోగజమాభివేశ ఆరే బాధేతా నిర్జింబరాజైరస్మే భద్రాదౌత్సవదానీ సంతు సోమారుద్రాయువేదాన్యస్మే విశ్వాతనూషు భేదజానీ దత్తం అవశ్యతం ముంచో అస్తి తనూషు బద్ధం కృతమేనో అస్మత్ ఇగ్మాయూధౌమాద్రాయరుణోంచరుణస్ పాదాద్గోపాయనం నుమనస్యమానా జీవోదస్వే ప్రతీకంగీరాది సమదా అనాజయత్రమీవర్తు ధన్వా నాగా ధన్వా నాజింజాయేమ ధన్వానాజీవ్రా సమదోజయేమ ధనశత్రోరవకామంద్రేణో నిధన్వా నాధర్వా ప్రతిశోజయేమ పక్షం దీవే రాగా నీకంతి కర్ణం ప్రియం సహాయం.